యుగావరాల సమూహమిని సాధనాల దినాన ఈ గోదంతరవరమే ఒక ప్రకాశం కంటరు శ్రీ ముందే అన్నిట ఆనందాన్ని అవలసన ఇద వారికి తీగలే ఎడియలే మేలే అంటే ఒక ప్రకాశం ఇప్పుడు కావాలంటే యువతరాల జనాభాకు ఉయ్యాలి మనకు ప్రియంగా ప్రియంగా మనకు ఉదయం ప్రియంగా ప్రియంగా